విఘ్నరాజ నమస్తుభ్యం వినాయక నమోస్తుతే నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా దయగణరారా జయగణనాథ దయగణరారా జయగణనాథ వినతిని వినిపింతురా వినతిని వినిపింతురా వినాయక దయగణరారా జయగణనాథ వినతిని వినిపింతురా వినతిని వినిపింతురా వినాయక దయగణరారా జయగణనాథ సౌభాగ్యము దయగణరారా జయగణనాథ వినతిని వినిపింతురా వినతిని వినిపింతురా వినాయక దయగణరారా జయగణనాథ జయగణరారా జయగణనాథ వినతిని వినిపింతురా వినతిని వినిపింతురా వినాయక జయగణరారా జయగణనాథ జయగణనాథ వినతిని వినిపింతురా